గల్లు గల్లు నారావే మయ్యో అయ్యప్ప, ఘనమైన మా పూజలందుకో అయ్యో అయ్యప్ప, గల్లు గల్లు నారావే మయ్యో అయ్యప్ప, ఘనమైన మా పూజలందుకో అయ్యో అయ్యప్ప, అందాల సుందర రూపుడవయ్యో అయ్యప్ప, అభిషేక సేవలు అందుకో అయ్యో అయ్యప్ప, అందాల సుందర రూపుడవయ్యో అయ్యప్ప, అభిషేక సేవలు. అభిషేక సేవలు అందుకోవయ్యో అయ్యప్ప.